మనోమయోయం పురుషో భాస్సత్యస్తస్మిన్నంతర్హృదయే యథావ్రీహిర్వాయవో వాసయేష సర్వస్యేషానస్సర్వస్యాధిపతిస్తర్వమిదం ప్రశాస్తి యదిదం కించా విద్యుద్బ్రహ్మేత్యాహుర్విదానాద్ విద్యుద్విద్యత్యేనం పాత్మనోయ ఏవం వేద విద్యుద్బ్రహ్మేతి విద్యుద్యేవ బ్రహ్మా వాచం ధేనుముపాదీకరస్యాశ్చత్వారస్తనా స్వాహాకారో వషట్కారో హంతకారస్వధాకారస్తస్యైద్వౌ స్తనూరేవా ఉపజీవంతి స్వాహాకారం చ వషట్కారం చ హంతకారం మనుష్యాస్వధాకారం పితరస్తస్యా ప్రాణఋషభో మనోవత్సః అయమగ్నిర్వైశ్వానరోజోయమంత పురుషేమేదమన్నం పచ్యతే యదిదమద్యతే తస్యేష ఘోషో భవతి యమేతత్కర్ణావపిధాయ శృణోతి స యదోక్రమిష్యన్ భవతి నైనం ఘోషజ్ఞే శృణోతి యదా వై పురుషోస్మాల్లోకాత్రైతి స వాయుమాగచ్చతి తస్మై స తత్ర విజిహీతే యథాశచక్రస్య ఖంతేన తవోద్వ ఆక్రమతే స ఆదిత్యమాగచ్చతి తస్మై స తత్ర విజిహీతే యథాలంబరస్య ఖంతేన తవోద్వ ఆక్రమతే స చంద్రమసమాగచ్చతి తస్మై స తత్ర విజిహీతే యథారుందుభే ఖంతేన తవోద్వ ఆక్రమతే తలోకమాగ గచ్చత్యశోకమహిమం తస్మిన్ వసతి శాశ్వతీ సమాః ఏతద్వై పరమం తపో యద్వ్యాహితస్తప్యతే పరమగ్నేహైవ లోకం జయతి య ఏవం వేదైతద్వై పరమం తపోయం ప్రేతమరణ్యగ్నేహరంతి పరమగ్నేహైవ లోకం జయతి య ఏవం వేదైతద్వై పరమం తపోయం ప్రేతమగ్నావభ్యాదధతి పరమగ్నేహైవ లోకం జయతి య ఏవం వేద అన్నం బ్రహ్మేత్యేక ఆహుస్తన్న తథా పూజతి వా అన్నమృతే ప్రాణాత్ప్రాణో బ్రహ్మేత్యేక ఆహుస్తన్న తథా శుష్యతి వై ప్రాణరుతేన్నాదేతేహత్వేవ దేవతే ఏకధా భూజం భూత్వా పరమతాం గచ్చత తద్ధస్మాః ప్రాకృతః పితరం కిజ్ఞస్వి దేవైవం విదుషే సాధుపర్యాం కిమేవాస్మా అసాధుపర్యామి సహస్మాః పాణినామా ప్రాదృతకత్వేన యోరేకథా భూయం భూత్వా పరమతాం గచ్చతీతి తస్మా ఉభై తదువాచవీత్యన్నం వై వ్యన్నేహీమాని సర్వాణి భూతాని విష్టాని రమితి ప్రాణో వైరం ప్రాణేహీమాని సర్వాణి భూతాని రమంతే సర్వాణి హవా అస్మిన్ భూతాని విశంతి సర్వాణి భూతాని రమంతే యదేవం వేద ఉక్తం ప్రాణో వా ఉక్తం ప్రాణో హీరగ్నే సర్వముత్పయత్యుగ్నాస్మాదుక్త విద్వీరస్తిష్టత్యుక్తస్య సాయుజ్యగ్నే సలోకతాం జయతి యదేవం వేద యజుః ప్రాణో వై యజుః ప్రాణే హీమాని సర్వాణి భూతాని విద్యంతే విద్యంతేహాస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠాయ యజుషః సాయుజ్యగ్నే సలోకతాం జయతి య ఏవం వేద సామ ప్రాణో వై సామ ప్రాణే హీమాని సర్వాణి భూతాని సంయంతిహాస్మై సర్వాణి భూతాని శ్రేష్ఠాయ కల్పంతే సామ్న సాయుజ్యగ్నే సలోకతాం జయతి య ఏవం వేద క్షత్రం ప్రాణో వై క్షత్రం ప్రాణో హి వై క్షత్రం త్రాయతే హైనం ప్రాణక్షణితో ప్రక్షత్రమత్రమాత్మోతి క్షత్రస్య సాయుజ్యగ్నే సలోకతాం జయతి య ఏవం వేద భూమిరంతరిక్షం దౌరిత్యష్టారక్షరాణ్యష్టాక్షరగ్నే హేకం గాయత్రీ పరమేతదుహైవాస్యాయేతత్స యావదేషు త్రిషు లోకేషు రాబద్ధ జయతి యోస్యాయేతదేవం పదం వేద రిచో యజోగ్నేషి సామానీత్యక్షరాణ్యష్టాక్షరగ్నే హవాకం గాయత్రీ పరమేతదుహైవాస్యాయేతత్స యావతీయంత్రయీ విద్యాబద్ధజయోస్యాయేతదేవం పదం వేద తానోపానోజానక్షరాణ్యష్టాక్షరగ్నేహవాకం గాయత్రీ పరమే తదుహైవాస్యాయేతత్సయావరితం తాని తావద్ధరయతి యోస్యాయేతదేవం పదం వేదాస్యాయేతదేవ తురీయం దర్శతం పదం పరోరజాయేష తపతి యద్వై చతుర్థం తత్తురీయం దర్శతం పదమితి దర్శయివ్యేష పరోరజా ఇది సర్వముఖ్యే వై శరజ ఉపరి తపత్యే వజ్ఞేహైవ స్త్రియా యశసా తపతి యోస్యాయేతదేవం పదం వేద శ్రీషాగాయత్రీ తస్మిగ్రస్తులీయే దర్శతే పదే పరోరజసి ప్రతిష్ఠితా తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం చక్షుర్వై సత్యం చక్షుర్హి వై సత్యం తస్మాద్యదానీం భూమి విలమానాదేయా కామహమదర్శమహమశ్రౌషమితి ఏవం బ్రూయాదహమదర్శమితి తస్మాదేవ శ్రద్ధ్యామతద్వై తత్సత్యం బలే ప్రతిష్ఠితం ప్రాణో వై బలం తత్ప్రాణే ప్రతిష్ఠితం తస్మాదాహుత్బలగ్నే సత్యాదోగీయ్యేవం వే షాగాయత్యధ్యాత్మప్రతిష్ఠితామాగీషాగయాగ్రస్తత్రే ప్రాణవైగయాస్తత్ప్రాణాగ్రస్తత్రే తద్గయాగ్రస్తత్రే తస్మాద్గాయత్రీ నామకయామేవామోగ్రే సావిత్రీమన్వాహైవ సాధయస్మా అన్వాహతస్య ప్రాణాగ్రస్త్రాయతే హైతానేకే సావిత్రీమనుష్టుభమన్వాహుర్వాగనష్టుభే తద్వాచమనుబ్రూమయికి నతసా కుయాద్గాయత్రీమేవ సావిత్రీమనుబ్రూయాదివేగం విద్వద్విర ప్రతిగృహ్ణాతి నైవ తద్గాయత్ర్యా ఏకంచన పదం ప్రతి పయమాగ్రస్తీరం లోకాన్ పోన్మాన్ ప్రతిగృహీయాచ్చోస్యాయేతత్ప్రథమం పదమాత్మ్యా దశయావతీయం త్రయీ విద్యాయస్తావత్ ప్రతిగృహీయాచ్చోస్యాయేతద్వితీయం పదమాత్మ్యా దశయావరిదం తాని యస్తావత్ ప్రతిగృహీయాచ్చోస్యాయేతృతీయం పదమాత్మ్యా దశాస్యాయేతదేవ తురీయం దర్శనం పదం పరోరజాయ ఏష తపతి నైవ కేనచనాప్యం కుతౌ ఏతావత్ ప్రతిగృహీయాత్ తస్యాపుపస్థానం గాయత్ర్యస్యేకపదీత్రిపదీ చతుష్పద్యపదసి నహి పద్యసే నమస్తే తులీయాయ దర్శతాయ పదాయ పరోదజసే సావదో మా ప్రాపదితి యం దృశ్యాదసావస్మై కామో మా సమృద్ధీతి వా నైవాస్మై స కామః సమృద్ధ్యతే యస్మాయేవముపతిష్ఠతే హమద ప్రాపమితి వా ఏ తద్ధవై తజ్జనకో వైదేహో గుళిలమాశ్వతరాశ్వినువాదయన్నుహో తద్వాయత్రీవిదబ్రూథాహస్తే భూతో వహసీతి ముఖగ్రహ్యస్యాస్తంబ్రాన్నమిలాంచకారేతి హోవాచ తస్యాగ్నిరేవ ముఖం యతి గవా అపి భక్తివాజ్ఞాభ్యా దదతి సర్వమేవ తత్సందహత్యేవగ్నేహైవైవం విద్యద్యపి భక్తిర పాపం కురుతే సర్వమేవ తత్ య శుద్ధ పూతో గదో మృత సంభవతి హిరణ్మయేన పాత్రేణ సత్యశాపితం ముఖం తత్వం పూర్ణ పాపం సత్యధన్మాయ ఋష్టయే భూషం నేకరిషేయమసూర్య ప్రాజాపత్యం వ్యూహరస్మీ సమూహతేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో సావసో పురుషస్సోహమస్మి వాయురనిలమృతమేరం భస్మాంతగ్నే శరీరం ఓం క్రతోస్మరగస్మర అగ్నేనయసుపారాయే అస్మాన్ విశ్వాయేవయుమాని విద్వాన్ ఇయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ ఓం జ్యేష్టం చ శ్రేష్టం చ వేదజ్యేష్ఠ శ్రేష్ఠ స్వాం భవతి ప్రాణో వై జ్యేష్ఠ శ్రేష్ఠ జ్యేష్ఠ శ్రేష్ఠ స్వానాం భవత్యపి చేషాం భూషతి ఏవం వేద దోహ వై వసిష్టా వేద వసిష్టస్వానాం భవతి వాగ్వై వసిష్టా వసిష్టస్వానాం భవత్యపి చేషాం భూషతి ఏవం వేద దోహ వై ప్రతిష్టా వేద ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే చక్షుర్వై ప్రతిష్టా చక్షుషాయి సమే చ దుర్గే చ ప్రతిష్టతి ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే య ఏవం వేద దోహ వై సంపదం వేద సజ్ఞేహాస్మై ప్రజ్యతేయం కామం కామయతే శ్రోత్రం వై సంపచ్చ్రోత్రే హీమే సర్వే వేదా అభిసంపన్నాః సజ్ఞేహాస్మై ప్రజ్యతేయం కామం కామయతే య ఏవం వేద యోహ భా ఆయతనం వేదాయతనగ్రస్వానాం భవత్యాయతనం జనానాం మనో భా ఆయతనమాయతనగ్రస్వానాం భవత్యాయతనం జనానాం ఏవం వేద యోహ వై ప్రజాతిం వేద ప్రజాయతేహ ప్రజయా పశుభిరేతో వై ప్రజాయ ప్రజాయతేహ ప్రజయా పశుభిర్యేవం వేద ఏహే మే ప్రాణా అహగ్నిశ్రేయసే వివదమానా బ్రహ్మజగ్మస్తద్ధో చుకోనో వసిష్ఠ ఇది తద్ధో వాచస్మిన్ ఉద్గ్రాంతైదగ్గే శరీరం పాపీయో మన్యతే సవో వసిష్ఠ ఇది పాభ్రోచక్రామ సా సంవత్సరం ప్రోష్యాగత్యో వాచకథమశకరమృతే జీవితుమితి దేహోదుర్యసాతలా అవదంతో వాచా ప్రాణంత ప్రాణేన పశ్యంతశ్చక్షుషా శృణ్వంత శ్రోత్రేణ విద్వాగ్నేశో మనసా ప్రజాయమానా రేతసైవ మధీవిష్మేతి ప్రవివేశహవాక్ చక్షుర్భోచక్రామ తత్సంవత్సరం రోష్యాగత్యో వాచకథమశకథమదితే జీవితుమితి దేహోచుర్యథాంధా అపశ్యంతశ్చక్షుషా ప్రాణంత ప్రాణేన వదంతో వాచాంత శ్రోత్రేణ విద్వాగ్నేశో మనసా ప్రజాయమానాదేతసైవ మహీష్మేతి ప్రవివేశః చక్షుః శ్రోత్రజ్ఞేహోత్రక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్యో వాచకథమశకథమదితే జీవితుమితి దేహోచుర్యథావధిరా అశృణ్వంత శ్రోత్రేణ ప్రాణంత ప్రాణేన వదంతో వాచాపశ్యంతశ్చక్షుషా విద్వాగ్నేశో మనసా ప్రజాయమానాదేతసైవ మజీవిష్మేతి ప్రవివేశః శ్రోత్రం మనోహోత్రక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్యో వాచకథమశకథమదితే జీవితుమితి దేహోచుర్యతాముభా విద్వాగ్నేశో మనసా ప్రాణంత ప్రాణేన వదంతో వాచాపశ్యంతశ్చక్షుషా శృణ్వంత శ్రోత్రేణ ప్రజాయమానాదేతసైవ మజీవిష్మేతి ప్రవివేశః మనః రేతో హోచక్రామ తత్సంవత్సరం ప్రోష్యాగత్యో వాచకథమసకథమదృతే జీవితమితి దేహోచుర్యథా క్లీవా అప్రజాయమానారేతసా ప్రాణంతః ప్రాణేన వదంతో వాచాపశ్యంతశ్చక్షుషా శృణ్వంతః శ్రోత్రేణ విద్వాగ్నేశో మనసైవ మజీవిష్మేతి ప్రవివేశః రేతః అథ ప్రాణముక్రమిష్యన్ యథాయసైంధవ పడ్వీషసంకోన్సంగృహేదే భగ్నే హైవే మాన్ ప్రాణాన్ సంభవర్హతే హోచర్మాధవ ఉక్రమీర్న వైషక్ష్యామస్వదితే జీవితిమితి తస్యో మే బలిం కురుతేతి తథేతి పాక వాగుమాదయద్వా అహం వసిష్టాస్మి త్వం తద్వసిష్ఠోసీతి యద్వా అహం ప్రతిష్టాస్మి త్వం తత్ప్రతిష్ఠోసీతి చక్షుర్యద్వా అహగ్నే సంపదస్మి త్వం తత్సంపదసీతి శ్రోత్రం యద్వా అహమాయతనమస్మి త్వం తదాయతనమసీతి మనోయద్వా అహం ప్రజాతిరస్మి త్వం తత్ప్రజాతిరసీతి రేతస్తస్యో మే కిమన్నం కిం వాస ఇది యది సంతిం చాశ్వభ్య ఆక్రమిభ్య ఆకీటపతంగేభ్యస్తేమాపో వాస ఇది నహ వాహశ్చానన్నం జగ్ధం భవతి నానన్నం ప్రతిగృహీతం యయేవమే సదనశ్చాన్నం వేద తద్విద్వాగ్నేశ్రోత్రియా అశిష్యంత ఆచామంత చిత్వాచామంతే తమేవ తదనమనగ్నం కుర్వంతో మన్యంతే శ్వేతకేతుర్హవా ఆరుణేయ పంచాలానాం పరిషదమాజగామస ఆజగామ దైవలిం ప్రవాహనం పరిచారయమానం తముదీక్షాభ్యువాదకుమారా ఇది సభో ఇది ప్ర ప్రతిశుశ్రావాన్పసి పిత్రేత్యోమితి హోవాచ ఏత్యసే మా ప్రజా ప్రయత్యో విప్రతిపద్యంతి నేతి హోవాచ వేత్యోయతే మందోకం పునరాపద్యంత ఇది నేతి హైవోవాచ వేత్తోయసౌ లోక ఏం బహువి పునఃపున ప్రయద్భిన్న సంపూర్యత ఇది నేతి హైవోవాచ వేత్తోయతిమాహుత్యాగ్నేహుతాయాపృషవాచో భూత్వా సముత్య వదంతీ ఇది నేతి హైవోవాచ వేత్తో దేవయానస్ వా పథ ప్రతిపదం పితృయానస్ వా వికృత్వా దేవయానం వా పంథానం ప్రతిపద్యంతే పితృయానం వాపిహిన ఋషేర్వశ్రుతం దేశృతి అశృణవం పితృణామహం దేవానామృతమత్యానాం తాభ్యామిదం విశ్వమేజత్తమేతి యదంతరాపి తదం మా తదం చేతి నాహమత ఏతం చ నవేదేతి హోవాచ అథైనం వసత్యోగమంత్రయాంచక్రేనాదిత్య వసతిం కుమారః ప్రతిద్రావస ఆజగామపి తరంతగ్గేహోవాచేతి వావకిలనో భవాన్ పురానుశిష్టా నవోచ ఇతి కథగ్గే సుమేధ ఇతి పంచమా ప్రశ్నాన్ రాజన్యబంధురప్రాక్షే తతో నైకం చ నవేదేతి కథమేత ఇతీమ ఇతిహ ప్రతీకాన్యుదాజహారా తహోవాచ దానీసాయుదాయురహం ఇంద వేద సర్వమాం తత్తుభ్యమవోచం వేగితు తత్ర ప్రతీత్య బ్రహ్మచర్యం వత్స్యావ ఇతి భవానేవ గచ్చత్విది స ఆజగామగౌతమో యత్ర ప్రవాహనస్య దేవలే రాస తస్మా ఆసనమాహృత్యోదకమాహారయాంతకారాసహాస్మా అర్భ్యంతకారాహోవాచ వరం భగవతే గౌతమాయ దద్మ ఇతి తహోవాచ ప్రతిజ్ఞాతో మయేష వరో జాంతు కుమారస్యాంతే వాచమభాషతాస్తాం మే బ్రూహీతి తహోవాచ దైవేషు వై గౌతమ తద్వరేషు మానుషానాం బ్రూహీతి తహోవాచ విజ్ఞాయతే హాస్తి హిరణ్యస్యాపాత్రం గో అశ్వానాం దాసీనాం ప్రభారాణాం పరిధానస్య మానో భవాన్ బహోరణం తస్యావర్యం తస్యాభ్యవదాన్యో భూదితి స వైగౌతమీయక్షేనేచ్ఛాసా ఇత్యుపైమ్యహం భవంతమితి వాచాహస్మైవ పూర్వ ఉపయంతి సహోపాయనకేత్యో వాసా తహోవాచ తథానస్తం గౌతమమాపరాధాస్తవ చ పితామహేం విద్యేత పూర్వన్న కస్మిగ్యశ్చన బ్రాహ్మణ కువాసతాం కులం తుభ్యం వక్ష్యామి గోహిత్వైవం బృహంతమవిహతి ప్రత్యాఖ్యాతుమితి అసౌ వై లోకోగ్నిర్గౌతమ తస్యాదిత్యయే వసమిద్రస్మయోధూ మోహరక్షిద్విషోంకారా అవాంతర దిశో విస్ఫులింగాత్ తస్మిన్నే తస్మిన్నగ్నోరే వా శ్రద్ధాం ద్యుత్పతి తస్యా ఆహుత్తి సోమో రాజా సంభవతి పర్జన్యో వా అగ్నిర్గౌతమ తస్య సంవత్సర ఏ వసమిద ప్రాణిధూమో విద్యుదచ్చిరసమిరంగారాక్రాదునయో విష్ఫులింగా తస్మిన్నే తస్మిన్నగ్నౌరే వా సోమగ్నే రాజానం యుత్వరి తస్యా ఆహుత్తి వృష్టిస్సంభవతి అయం వై లోకోగ్నిర్గౌతమ తస్య పృథివ్యే వసమిదగ్నిర్ధూమో రాత్రిరచ్చిశ్చంద్రమా అంగారా నక్షత్రాణి విష్ఫులింగాత్ తస్మిన్నే తస్మిన్నగ్నో దేవా వృష్టిం జుహ్వతి తస్యా ఆహుత్యా అన్నగ్నే సంభవతి పురుషో వా అగ్నిర్గౌతమ తస్యం వ్యాత్తమే వసమిత్రానో ధూమో వాగచ్చిశ్చక్షురంగారా శ్రోత్రం విష్ఫులింగాత్ తస్మిన్నే తస్మిన్నగ్నో దేవా అన్నం జుహ్వతి తస్యా ఆహుత్యైరేతస్సంభవతి యోషా వా అగ్నిర్గౌతమ తస్యా ఉపస్థయే వసమిల్లోవాని ధూమో యో నిరచ్చర్యదంతః కరోతి తేంగారా అభినందా విష్ఫులింగాత్ తస్మిన్నే తస్మిన్నగ్నో దేవా రేతో జుహ్వతి తస్యా ఆహుత్యై పురుషస్సంభవతి సజీవతి యావజ్జీవత్యథ యదామ్రియతే అథైనమగ్నయే హరంతి తస్యాగ్నేరేవాగ్నిర్భవతి సమిత్సమిద్ధూమో ధూమోర్చిర ధూమోచిరచిరంగారా అంగారా విస్ఫులింగా విస్ఫులింగాత్ తస్మిన్నే తస్మిన్నగ్నో దేవా పురుషం జుహ్వతి తస్యా ఆహుత్యై పురుషోభాత్ స్వరవన్నస్సంభవతి తేజయే మమేతద్విదుర్యేషామి అరణ్యే శ్రద్ధా ప్రత్యముపాతపేరేరమి సంభవంత్యోహరన్ ఆపూర్యమాణవక్షమాపూర్యమాణవక్షాద్యాన్ షన్మాసాంగారిత్యేతి మాసేభ్యో దేవలోకం దేవలోకాగాదిత్యమాదిత్యాద్వైద్యుతంతాన్ వైద్యుతాన్ పురుషో మానతయేత్య బ్రహ్మలోకాన్ గమయతి తేషు బ్రహ్మలోకేషు పరాపరావతో వసంతి తేషాన్న పునరావృత్తిః. అథ ఏ యజ్ఞేన దానేన తపసా లోకాన్ జయంతి తే భూమమభిసంభవంతి భూమాద్రాత్రిజ్ఞే రాత్రేరపక్షీయమానవక్షమపక్షీయమానవక్షాద్యాం షణ్మాసాం దక్షిణాదిత్యేది మాసేభ్య పితృలోకం పితృలోకాచంద్రం తే చంద్రం ప్రాప్యాన్నం భవంతి తాగ్రస్తత్ర దేవాయతా సోమగ్ఞే రాజానమాప్యాయ స్వాపక్షీయస్వేత్యేవమేనా తత్ర భక్షయంతి మేమేవాకాశమభినిష్పద్యంత ఆకాశాద్వాయుం వాయోర్వృష్టిం వృష్టే పృథివీం తే పృథివీం ప్రాప్యాన్నం భవంతి తే పునః పురుషాగ్నో హూయంతే తతో యోషాగ్నో జాయంతే తే లోకాన్ ప్రత్యుత్థాయునస్త ఏవమేవానువరివర్తం తే కయ ఏతౌ పంతానో న విదుస్తే కీటాః పతంగాది దంద శూకం ప్రయకామయేతమహ్రాప్నుయామిత్యుదగయన్ ఆపూర్యమానవక్షస్య పుణ్యాహే ద్వాదశాహముపసద్వ్రతీభూత్తోదుంబరేకగ్నిశేచమసేవా సర్వౌషధం బలానీతి సంభృత్య పరిహముఖ్యపరిలిప్యాగ్నిముపసమాధాయ పరిస్థీర్యావృతాద్యగ్నే సద్గస్కృత్య భుగ్నేసా నక్షత్రేణ మంతగ్నే సన్నీయజుహోతి యావంతోవేవాయ్యాకరేదస్యర్యంచోభ్యంతి పురుషస్య కామాన్ తేభ్యోహం భాగధేయం జుహోమి తేమా తృప్తాః సర్వే కామైః తత్పయంతు స్వాహా. జాతిరస్తే నిపద్యతే హం విధరణీకి తాం వాగృతస్య ధారయా యజే సజ్ఞే రాధనీ మహగ్ స్వాహా. జ్యేష్ఠాయ స్వాహా శ్రేష్ఠాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి ప్రాణాయ స్వాహా. వసిష్ఠాయై స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి వాయే స్వాహా. ప్రతిష్ఠాయై స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి చతుషే స్వాహా. సంపదే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి శ్రోత్రాయ స్వాహా. యతనాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి మనసే స్వాహా. ప్రజాత్యై స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి హేతసే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి అగ్నయే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి హోమాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి భూస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి భువస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి స్వస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి భూవస్వస్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి బ్రహ్మణే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి క్షత్రాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి భూతాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి భవిష్యతే స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి విశ్వాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి సర్వాయ స్వాహేత్యగ్నౌ భూత్వాంతేరగ్నిశ్రవమవనయతి ప్రజాపతి స్వాహేత్యగ్నౌ భూత్వాంతే సర్గస్రవమవనయతి. అథైనమభిమృశతి భ్రమరతి జ్వరది మూర్ణమతి ప్రస్తవధమస్యేకసమతి హింకృతమతి హింక్రియమాణమస్తుద్యీ సమస్తుద్యీయమానమతి శ్రావితమసి ప్రత్యాశ్రావితమస్యాద్రే సందీర్తమసి విభూరసి ప్రభూరసి జన్నమతి జ్యోతిరసి నిధనమసి సంభర్గోతీతి. అతైనముద్యక్ష్యామగ్నిమగ్నేహితే బహిషిరాజేశానోధిపతి సమాజ్ఞేరాజేశానోధిపతి కరోత్వితి అతైన మాజామతి. తత్సవితుర్వరేణ్యం మధుభాతారుతాయే మధుక్షరంది సింధవః మాధ్వీర్మస్తం కోషధీః భూస్వాహ భర్గో దేవస్య ధీమహి మధునక్తమతోషసో మధుమత్పాతివగ్రే రజః మధుద్యౌరస్తునఃపిత భువస్వాహ ధియో యో నః ప్రచోదయాత్ మధుమాన్నో వనస్పతిర్మధుమాసూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్వస్వాహేతి సర్వాం చ సావిత్రీమన్ వాహ సర్వాశ్చ మధుమతీరాణే వేదజ్ఞే సర్వం భూయాసంభో భూవస్వస్వాహేత్యంతత ఆచమ్యపాణీ ప్రక్షాళ్యజగణేనాగ్నిం ప్రాక్షిరాః సంవిశతి ప్రాతరాదిత్యముపతిష్ఠతే దిశామేకపుండరీకమస్యహం మనుష్యానామేకపుండరీకం భూయాసమితి యథేతమేత్యజగణేనాగ్నిమాసీనోవగ్నే సంజపతి హైతముద్దాలక ఆర్నిర్వాచసే యాజయాజ్ఞవ్యాయాన్ భుక్తో వాచాపి యజేనగ్నే సుష్కే స్థానోషించేజ్జాయేరం శాఖా ప్రరోహేయుః పలాశానీతి ఏతముహైవ వాజసనే యోజాజ్ఞవల్చో మధుకాయపై వ్యాయాంతే వాసిన భుక్తో వాచాప్రియేనగ్నే సుష్కే స్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయుః పలాశానీతి ఏతముహైవ మధుగప్పైంగూరాయ భాగవిత్తయేంతే వాసిన భుక్తో వాచాపి యజేనగ్నే సుష్కే స్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయుః పలాశానీతి ఏతముహైవ చూలో భాగవిత్యజ్జానకయ ఆయస్తూనాయాంతే వాసిన భుక్తో వాచాపి యజేనగ్నే సుష్కే స్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయుః పలాశానీతి ఏతముహైవ జానకిరాయస్తూనః సత్యకామాయజావాతాయాంతే వాసిన భుక్తో వాచాపి యజేనగ్నే సుష్కే స్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయుః పలాశానీతి ఏతముహైవ సత్యకామోజావాలోంతే వా సిద్ధ్యభుక్తో వాచాపి యజేనగ్నే సుష్కే స్థానోషించే జాయేరం శాఖా ప్రరోహేయుః పలాశానీతి నమేతన్నా పుత్రాయ వానంతే వాసినే వా బ్రూయాత్ చతురౌదుంబర భవత్యౌదుంబరస్వ ఔదుంబరస్తమస ఔదుంబర యుగ్మ ఔదుంబర్యాల్పమంతన్యో దశగ్రామ్యాని ధాన్యాని భవంతి వ్రీహియవాస్తిరమాషామృత్యంగవో గోధూమాశ్చమదూరాశ్చ కల్వాశ్చ కలకులాశ్చ తాం తిష్టాంగధని మధునిఘృత ఉపసించత్యాజ్యశ్చ జుహోతి ఏషాం వైభూతానాం పృథివ్యా ఆపోపామోషధయ ఓషధీనాం పుష్పాణి పుష్పాణాం ఫలాని ఫలానాం పురుష పురుషస్య రేతః సహ ప్రజాపతిరీక్షాంచక్రే హంతాస్మై ప్రతిష్టాంతం ప్రజానీతి సస్త్రియగ్నే సృజేతాగ్నే సృష్ట్వాభ్యుపాస్త తస్మాత్రియమనర ఉపాసీత సయేతం ప్రాంచ్రామాత్మనేవ సముదపారయత్తేనైనామభ్యసృజత్ తస్యావేరుపస్థో లోపాని పరిహిష్టర్మాభిషవనే సమిద్ధో మధ్యతస్థౌ ముష్కౌ సయావాన్హ వై వాజతే యేన యజమానస్య లోకో భవతి తావానస్య లోకో భవతి యజేనం విద్వానధోపహాసం చరత్యాసాగ్యస్త్రేణాగ్నే సుకృతం వృంతే చ యైరమవిద్వానధోపహాసం చరత్యాస్య స్త్రియ సుకృతం వృంజతే ఏ తద్ధస్మవే తద్విద్వాన్ుద్దాలక ఆరుణ్యాహై తద్ధస్మవే తద్విద్వాన్నాకో మౌద్గల్య ఆహై తద్ధస్మవే తద్విద్వాన్ కుమారహారీత ఆహవహవో వర్యాత్ బ్రాహ్మణాయ నానిరింద్రియాదిశుకృతోస్మాల్లోకాత్రయంతి ఏదమవిద్వాగ్గే సోధోపహాసం చరంతీతి బహువాగిదగ్గే సుప్తస్య వా జాఘ్రతో వా రేతస్పందతి తదభిమిషేదనువాం ప్రయేతయన్మేద్య రేత పృథివీమస్తాంసీద్యదోషదీలప్యసరద్యదపః ఇదమహం తద్రేత ఆదరే పునర్నామైత్వింద్రియం పునస్తేజః పునర్భగః మునరగ్నిభిష్ణ్యాయథాస్థానం కల్పంతామిత్యనామికాంగుష్ఠాభ్యామాదాయాంతరేణ స్తనౌ వా భ్రువౌ వా నిమృజ్యాత్. అత యద్యుదకహాత్మానం పరిపశ్చేత్తదభిమంత్రయేత మయి తేజగింద్రియం యశోద్రవినగ్నే సుకృతమితి శ్రీర్హవాయేషాత్రీణాయన్మలోద్వాసాత్తత్మాన్మలోద్వాససం యశస్వినేమభిక్రమ్యోపమంత్రయేత. సా చేదస్మై వదద్యాత్ కామమేనామవక్రీయాత్. సా చేదస్మై నైవ దద్యాత్ కామమేనాయ్యవాపాణినావోపహత్యాతిక్రామేరింద్రియేణ తేజసా యత ఆదదయిత్యయసా భవతి. సా చేదస్మై దద్యాయింద్రియేణ తేజసా యత ఆదధామీతి యశస్వినావేవ భవతః. పయామిచ్చేత్ కామయేతమేతి తస్యామర్థం నిష్ఠాయ ముఖేన ముఖగ్నే సంధాయోపస్తమస్యా అభిమృశ్చ జలే దంగారంగాత్ సంభవతి హృదయాది జాయసే. తత్వమంగకషాయోసి దిగ్ధవిద్వామివ నాదయే మామమూం మయీతి. అథయామిచ్చేన్న గర్భం దధీతేతి తస్యామర్థం నిష్ఠాయ ముఖేన ముఖజ్ఞే సంధాయాభిప్రాణ్యాపాన్యాదింద్రియేణ తే రేతసా రేత ఆదదయిత్యరేతాయేవ భవతి. అథయామిచ్చేద్దధీతేతి తస్యామర్థం నిష్ఠాయ ముఖేన ముఖజ్ఞే సంధాయాపాన్యాభిప్రాణ్యాదింద్రియేణ తే రేతసా రేత ఆదధామీతి గర్భిణ్యేవ భవతి. అత ఎస్యాయీరారస్యాత్తంచేద్విష్యాదామపాత్రేగ్నిముపసమాధాయ ప్రతిలోమగ్రే సరభిష్టేత్వా తస్మిన్నేతాస్సరభిష్టే ప్రతిలోమాస్తత్విషాక్తా. మమ సమిద్ధే హౌషే ప్రాణాపానౌత ఆదదేశావితి మమ సమిద్ధే హౌషే పుత్రపశోగ్రస్త ఆదదేశావితి మమ సమిద్ధే హౌషీరిష్టాశ్రుతేత ఆదదేశావితి మమ సమిద్ధే హౌషీరాశ పరాకాశోత ఆదదేతా విదిత వా ఏషేంద్రియో విసుకృతోస్మాల్లోకాత్రైతి ఏవం విబ్రాహ్మణ శబరి తస్మాదేవం విక్షోత్రియస్య దారేణ నోపహాకమిచ్చేదులచ్చేవం విత్పరో భవతి. అథ యజామాత్తవం విందేత్యహంకగ్నేన విభేదః తవాసానీనాం వృషళో న వృషల్యుపమన్ ృషలో నృషల్యుపహన్యాత్రిత్రాంతమాప్లుద్యం వ్రీహీనవఘాతయే. సయ్చేత్పుత్రో మే శుక్లో జాయేత వేదమనుబ్రువీత సర్వమాయుర్యాదిరోదనం పాఠయిత్వా షట్పిష్మంతమస్మీ జాతామీశ్వరో జనయిత వై. అతయిచ్చేత్పుత్రో మే కపిల పింగలో జాయేతద్భ్యో వేదావనుబ్రువీత సర్వమాయుర్యాదిరోదనం పాఠయిత్వా షట్పిష్మంతమస్మీ జాతామీశ్వరో జనయిత వై. అసయిచ్చేత్పుత్రో మే శ్యామో లోహితాక్షో జాయేతత్రీం వేదానముక్రీత సర్వమాయుర్యాది గౌరణం పాతయిత్వా సత్పిష్మంతమస్మీ జాతామీశ్వరో జనయిత వై. అసయిచ్చేద్విహితా మే పండితా జాయేత సర్వమాయుర్యాది గౌరణం పాతయిత్వా సత్పిష్మంతమస్మీ జాతామీశ్వరో జనయిత వై. అదయిచ్చేత్పుత్రో మే పండితో విజిగీత సమితింగమశుశ్రూషితాం వాచం భాషితా జాయేత సర్వాన్వేదాననుబ్రువీత సర్వమాయుర్యాది మాగ్గే శోదనం పాతయిత్వా సత్కృష్ణంతమస్మీ జాతామీశ్వరో జనయిత వా ఔక్షేణ వా ఋషభేణ వా. అథాభిప్రాతరే వస్థాళీపాకావృతాద్యం చేష్టిత్వా స్థాళీపాకస్యోపఘాతం జుహోత్యగ్నజే స్వాహానుమతయే స్వాహాదేవాయ సవిత్రే సత్యప్రసవాయ స్వాహేతి హుత్వోద్ధృత్య ప్రాస్తాదిప్రాస్తేతరస్యా ప్రయచ్చతి ప్రక్షాళ్యపాణీమాత్రం పూరయిత్వా తేనయ్యాం క్షీరభృక్షిష్ఠాతో విశ్వావసోన్యామిచ్చ ప్రభు సంజాయాం ప్రత్యాసహేతి. అథైనామభిపద్యతే మోహమస్మి సాత్వగ్గే సాత్వమస్య మోహంగే సామాహమస్మి జౌరహం పృథివీత్వం తావేగిషగ్గేరభావహే సహ రేతో దావహే పుగ్గేసే పుత్రాయ విత్తయ ఇతి. అథాస్యూరుపయతి విజిగీతాన్ ద్యావా పృథివీతి తస్యామర్థ్యం నిష్టాయ ముఖేన ముఖగ్రే సంభాయ త్రిలేనామనులోమానుమాష్టీ విష్ణుర్యోనిం కల్పయతు త్వష్టారూపాణి విఘ్నేషతు ఆశించతు ప్రజాపతిర్ధాతా గర్భం దధాతు గర్భం దేహి శనీవాలి గర్భం దేహి పృతుష్టుకే గర్భం తే అశ్వినో దేవా బాధత్తాం పుష్కరస్రజో హిరణ్మయీ అరణీయాభ్యాం నిర్మంతతామశ్వినో సుమంతే గర్భగ్రేహ వామహే దశమే మాసి సూతయే యథాగ్నిగర్భా పృథివీ యథాద్యౌరింద్రేణ గర్భిణీ వాయుర్దిశాం యథా గర్భ ఏవం గర్భం దధామి తే సావితి సోష్యం తీమద్భిరభ్యుక్షతి యథా వాయు పుష్కరిణీ గే సమింజయతి సర్వతః ఏ వాతే గర్భయే జతుః వైరుజరాయునా ఇంద్రస్యాయం వ్రజకృతస్తార్గలః సపరిశ్రయః తమింద్ర నిత్యహి గర్భేణ సావరాగ్రే సహేతి జాతేగ్నిముపతమాధాయాం క ఆధాయకగ్నే తే పృతరాజ్ఞే సన్నీయభిహృదాజ్యస్యోపఘాతం జుహోత్యస్మిన్ సహస్రం పుష్యాసమేధమాన స్వే గృహే అస్యోపసంజ్ఞాం మాచ్చైత్సేత్ ప్రజయా చ పశుభిశ్చ స్వాహా మయి ప్రాణాద్యస్త్వయి మనసా జుహోమి స్వాహా యత్కర్మణాచ్చరీరిం యద్వాన్యో నమిహాకరం అగ్నిష్టస్విష్టకృద్విద్వాంశిష్టగ్రే సుహృతం కరోతు న స్వాహేతి అథాస్య దక్షిణం కర్ణమభిదాయ వాగ్వాగిత్రిరతదధిమధుఘృతీయానంతమిహితేన జాతరూపేణ ప్రాశయతి భూస్తే దధామి భువస్తే దధామి స్వస్తే దధామి భూవద్భూవస్వస్తర్వం త్వయి దధామీతి అథాస్య నామ కరోతి వేదోసీతి తతశ్చ తద్గుహ్యమేవ నామ భవతి అతైనం మాత్రే ప్రదాయ స్తనం ప్రయచ్చతి యత్తే స్తనశయో యోమయో భూర్యోరత్నదావసు విద్యస్తు తత్రః యేన విశ్వాపుష్యసి వార్యాణి సరస్వతి తమిహ ధాతవేకరితి అథాస్య మాతరమభిమంత్రయతే ఇలాసిమైత్రావరుణీ వీరే వీరమజీజనతే సాత్వం వీరవతి భవయాస్మాన్ వీరవతోకరదితి తం వాయే తమాహురతి పితాపతాభూరతి పితామహోబతాభూ పరమాంబతకాక్షాం నాపచ్చ్రియా యశసా బ్రహ్మవచ్చసేన యేవం విదో బ్రాహ్మణస్య పుత్రో జాయత ఇతి అథవగ్నేరోతిమాటీ పుత్ర కాత్యాయనీ పుత్రాత్ కాత్యాయనీ పుత్రో గౌతమీ పుత్రాత్ గౌతమీ పుత్రో భారద్వాజీ పుత్రాత్ భారద్వాజీ పుత్ర పారాశరీ పుత్రాత్ పారాశరీ పుత్ర ఔపస్వస్తి పుత్రాదౌపస్వస్తి పుత్ర పారాశరీ పుత్రాత్ పారాశరీ పుత్ర కాత్యాయనీ పుత్రాత్ కాత్యాయనీ పుత్ర కౌశికీ పుత్రాత్ కౌశికీ పుత్ర ఆలంబే పుత్రాచ్చ వైయాఘ్రవతి పుత్రాచ్చ వైయాఘ్రవతి పుత్ర కాన్వీ పుత్రాచ్చ కాపీ పుత్రాచ్చ కాపీ పుత్ర ఆత్రేయీ పుత్రాదాత్రేయీ పుత్రో గౌతమీ పుత్రాద్ గౌతమీ పుత్రో భారద్వాజీ పుత్రాద్ భారద్వాజీ పుత్ర పారాశరీ పుత్రాత్ పారాశరీ పుత్రో వాత్సీ పుత్రాద్ వాత్సీ పుత్ర పారాశరీ పుత్రాత్ పారాశరీ పుత్రో వాక్కారుణీ పుత్రాద్ వాక్కారుణీ పుత్రో వాక్కారుణీ పుత్రాద్ వాక్కారుణీ పుత్ర ఆత్తభాగీ పుత్రాదాత్తభాగీ పుత్ర శ్రౌంగీ పుత్రాత్ ఛౌంగే పుత్ర సాంకృతి పుత్రాత్ సాంకృతి పుత్ర ఆలంబాయనే పుత్రాదాలంబాయనే పుత్ర ఆలంబే పుత్రాదాలంబే పుత్రో జాయంతే పుత్రాజ్జాయంతే పుత్రో మాండూకాయనే పుత్రాన్ మాండూకాయనే పుత్రో మాండూకే పుత్రాన్ మాండూకే పుత్ర ఛాండిలే పుత్రాత్ ఛాండిలే పుత్రో రాచైతరే పుత్రాత్ రాచైతరే పుత్రో బాలుకే పుత్రాత్ బాలుకే పుత్ర క్రౌంచికే పుత్ర పుత్రాభ్యాం క్రౌంటికే పుత్రో వైదభృతే పుత్రాద్ వైదభృతే పుత్ర కార్షకేయే పుత్రాత్ కార్షకేయే పుత్ర ప్రాచీనయోగే పుత్రాత్ ప్రాచీనయోగే పుత్ర సాంజీవే పుత్రాత్ సాంజీవే పుత్ర ప్రాశ్నీ పుత్రాదాసురి వాసిన ప్రాశ్నీ పుత్ర ఆసురాయ నాదాసురాయ నాసురేదాసురి యాజ్ఞవల్క్యాజ్ఞవల్క్య ఉద్దాలకాదుద్దాలకోరుణాదరుణ ఉపవేశేరుపవేశి పుష్ట్రే పుష్ట్రిర్వాజస్రవతో వాజస్రవాజిహ్వావతో వాద్యోగాంజిహ్వాద్యోఘోషితాద్వారిషకణాదశితో వారిషకణో హరితాత్ కశ్యపాద్ధరిత కశ్యప శిల్పాత్ కశ్యపాత్ శిల్ప కశ్యప కశ్యపాన్ నైధ్రువే కశ్యపో నైధ్రువిర్వాచో వాగం భిన్యాహం భిన్యాదిత్యాదాదిత్యానీమాని శుక్రాని యజోగ్రేషి వాజసనేయేన యాజ్ఞవల్క్యేనాఖ్యాయంతే సమాసాంజీవీపుత్రాత్సాంజీవీపుత్రో మాండోకాయ నిర్మాండవ్యాన్ మాండవ్యకౌత్సాత్కౌత్సో మాహిత్యేర్మాహిత్యర్వామకక్షాయ నాద్వామకక్షాయ్యాచ్చాండిల్యో వాచ్యాద్వాశ్చుశ్రే పుష్ర్యవచసో రాజస్తం బాయనాద్యవచారాజస్తం బాయనత్వరాత్కావశేయాత్వరకావశేయ ప్రజా ప్రజాపతి బ్రహ్మణో బ్రహ్మస్వయంభు బ్రహ్మణే నమః పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి ఓం.